మాయాస తీర్పగలదిట్టవు. అనగానే చ్యవన మహర్షి దేవేంద్రుని ఎదుట మీరు సోమపానము చేయునట్లు నిర్వహింపగలను. నిజము మాట్లాడుచున్నాను, నా మాట నమ్ముడు. సర్యాతి మహారాజు గొప్ప తేజస్వంతుడు, అతని యజ్ఞములో మీ కోరిక తీరగలదు అని పలుకగా సంతోషముతో అశ్వినులు స్వర్గమునకు వెళ్ళిరి. తరువాత చ్యవనముని తన భార్యను తీసుకొని తన ఆశ్రమమును చేరెను. సర్యాతిని చ్యవనుని చూడవచ్చుట. జనమేజయుడు కోరగా వేదవ్యాసుడు చ్యవన మహర్షి పరమాద్భుత చరిత్రనిట్లు చెప్పెను. సర్యాతి మహారాజు యజ్ఞము చేయగా దానియందు చ్యవనముని సుకన్య సుందరితో ప్రసన్నుడై విహరించెను. ఎట్లనగా ఒకనాడు రాత్రి సర్యాతి భార్య చింతాక్రాంత మనస్సుతో వణకుచూ తన భర్తతో నిట్లనెను, రాజా, మన కుమార్తె సుకన్య అడవిలోనున్న గ్రుడ్డి మునికి భార్యయ్యై చచ్చెనో బ్రతికియున్నదో తెలియుటలేదు. ఆ మున్యాశ్రమమున కొకమారు సగౌరవముగా వెళ్ళి చూచివచ్చెదము. అటువంటి భర్తతో మన సుకన్య ఏమి చేయుచున్నదో కదా, ఆమె లోన కృంగి కృశించిచుండవచ్చును. ఓ రాజర్షి, తపస్సు చే క్షీణించిన కుమార్తెను నా వద్దకు తీసుకొనిరమ్ము. నా కుమార్తె గ్రుడ్డి ముసలి పతిని చేపట్టి నారచీరలు కట్టి మిక్కిలి కృశించియుండును, ఆమెను తప్పక చూడవలయును అని పలుకగా సర్యాతి ఇట్లనెను, ఓ విశాలాక్షి, మన సుకన్యను మునిపుంగవుని చూచుటకిప్పుడే వెళ్ళుదునని దుఃఖించుచున్న భార్య నోదార్చి రథమెక్కి వేగమే మున్యాశ్రమమునకు వెళ్ళెను. అచట ఆశ్రమమందు నవయౌవన సంపన్నుడు దేవకుమార సమానుడైన మునివర్యుని చూచెను. దేవ సమానుడైన మునిని చూచి, నా పుత్రిక ఎంత లోకనింద్యమైన పనిచేసినది అని రాజు తలచెను. ఈమె మన్మథ బాధకు తట్టుకొనలేక వృద్ధుడు గ్రుడ్డి అయిన భర్తను చంపి వేరొకని పతిగా చేసికొన్నది. నిండు పరువమున మన్మధార్తిని సహించుట సఖ్యము కానిది. ఈమె మూలమున మా మను వంశమునకు తీరని మచ్చ ఏర్పడినది. ఎవని కూతురు చెడ్డదో అతని జీవితము వ్యర్థము. సర్వపాపముల దుఃఖము అనుభవించుటకే ప్రాణులకు కుమార్తె జన్మించును. నేను నా స్వార్థము కొరకు ఎంతటి తగని పని చేసితిని. అయ్యో, ఒక ముసలి చీకునకు నా ప్రియమైన కుమార్తె నంటగట్టితినే. తండ్రి తన కుమార్తెను తగిన వానికి దానము చేయవలయును. నేను చేసిన పనికి తగిన ఫలమనుభవించితిని. ఇప్పుడు చెడు నడువడిగల నా పిల్లను చంపినచో తీరని స్త్రీ హత్యాదోషము నాకు ప్రాప్తించును. మనువంశమెంతయో ప్రసిద్ధి నొందినది, అది నేటికి నా వలన కళంకముతో కూడినదయ్యెను. లోకాపవాదము బలవత్తరమైనది, స్నేహబంధములు తెంపరానివి అని విచారించెను. ఇట్లు రాజు చింతా సముద్రమున మునిగి ఏమి చేయుటకును తోచకయుండెను. అంతలో చింతించుచున్న తండ్రిని సుకన్య చూచినది. ఆమె అతని వద్దకు వెళ్ళి ప్రేమతో నిండిన మనస్సుతో ఇట్లు ప్రశ్నించెను, ఓ రాజా, సుందరుడు నవయువకుడగు మునివర్యుని చూచి విచారించుచున్నావా ఏమి? రాజశ్రేష్ఠ, విచారింపకుము, రమ్ము, నా పతికిప్పుడు నమస్కరింపుము అని పలుకుచున్న కూతురి మాటలకు కోపించి సర్యాతి ఇట్లనెను, పుత్రి, గ్రుడ్డి ముసలిముని ఎక్కడా? ఈ మదోన్మత్తుడగు యువకుడు ఎక్కడా? పాపాత్మురాల, మునిని చంపి కామబాధచే నీ నవయువకుని భర్తగా చేపట్టితివి. ఈ ఆశ్రమమందలి ముని కనబడక చింతాక్రాంతుడనైతిని. నీవెంత చెడు పని చేసితివి, కులటకు తగిన పని చేసితివి. ఓసి దుష్టురాల, నీ వలన నేనిప్పుడు దుఃఖ సముద్రములో మునిగితిని అని పలుకగా నవ్వి అతనిని సోదరముగా తన భర్త వద్దకు తీసుకువచ్చెను. మరియు ఓ తండ్రి, ఇతడే చ్యవనముని, ఇతడే నీ అల్లుడు. అశ్వినుల దయ వలన ఇట్లు మనోహరమూర్తియై నీ అల్లుడు ప్రకాశించుచున్నాడు. నా మాట నమ్ము. అశ్వినులు తమంత తామే ఈ ఆశ్రమమునకు వచ్చిరి. వారి దయ వలన చ్యవనముని ఇట్లు తయారైనాడు. తండ్రి, నేను నీ కూతురను, పాపాత్మురాలను కాను. నీవతని మోహన రూపమునకు ముగ్ధుడవై నన్ను పాపము చేసిన దానిగా తలచుచున్నావు. తండ్రి, నీవీ భార్గవుడగు చ్యవనమునికి నమస్కరింపుము. నీవడిగినచో ఇతడు విపులముగా జరిగిన సమస్త విషయమును నీకు తెలియజేయగలడు అనెను. అప్పుడు శర్యాతి వెంటనే ముని వద్దకు వెళ్ళి గౌరవపూర్వకముగా అతనికి నమస్కరించి ఇట్లనెను. ఓ భార్గవ, జరిగిన వృత్తాంతమంతయు వివరింపుము. నీకు మరల కన్నులెట్లు వచ్చినవి? నీ ముసలితనము ఏమయ్యెను? ఓ బ్రాహ్మణోత్తమ, నీ సుందర రూపమును చూచినంతనే నాకు సంశయము కలుగుచున్నది. విషయము తెలిపినచో విని ఆనందింతును అనగా చ్యవన మహర్షి ఇట్లు పలికెను. ఓ రాజా, అశ్విని దేవతలిక్కడకు వచ్చిరి. వారు దేవవైద్యులు. నాకు దయతో వారు మహోపకారము చేసినారు. నీవు చేయు యజ్ఞములో వారికి సోమపానము లభించునట్లు చేసి ప్రత్యుపకారమొనర్చిన వాడ నగుదునని వరమిచ్చితిని. మహారాజా, ఇట్లు వారి వలన నాకు చక్కని వయస్సు చూపును సంభవించినవి. ఇక మీరు నిశ్చింతగా ఉండుడు, సుఖాసనమున కూర్చుండు అని పలుకగా రాజు వాని భార్యయు సుఖముగా కూర్చుండిరి. పిమ్మట భార్గవుడు, రాజా, నీచే యజ్ఞము చేయింతును, యాగద్రవ్యములు సమకూర్చుకొనుము. అశ్వినులకు సోమపానము లభింపచేతునని వరమిచ్చితినిగదా, అది నీ యాగముననే జరుగవలెను. రాజేంద్ర, ఇంద్రుడు తేజోబలముచే కన్ను మిన్ను కానకున్నాడు. నేనతనిని అడ్డుకొనగలను. నీ సోమయాగమున వారిచే సోమరసము త్రాగింతును అని ప్రోత్సహించెను. అప్పుడు శర్యాతి సంతోషించి చ్యవనుని మాటకు ఒప్పుకొనెను. రాజు చ్యవన మహర్షిని సమ్మానించి సంతోషముతో మునిని కుశల ప్రశ్నములు చేసి భార్యతో కూడా తన నగరమునకు వెళ్ళెను. శర్యాతి యజ్ఞము. అశ్విని దేవతలకు హవిర్భాగము నిచ్చుట. సకల సంపత్ సమృద్ధి గల శర్యాతి మహారాజు ఒక శుభదినమున యజ్ఞమునకు తగిన స్థలమును సిద్ధము చేసెను. చ్యవనుడు, వశిష్ఠుడు మొదలగు మునులను ఆహ్వానించి రాజుచే యజ్ఞమునాచరింపచేసెను. యజ్ఞము ప్రారంభము కాగా దేవతలు సోమపానమునకు ఇంద్రునితో సహా విచ్చేసిరి. అశ్విని దేవతలు కూడా వచ్చుట చూచి దేవేంద్రుడు, వీరు కూడా ఎందుకు వచ్చిరి? దేవవైద్యులు సోమపానమునకు తగరు, వీరినెవరు రమ్మనిరి అని అనెను. దేవతలు మాట్లాడలేదు. అప్పుడు చ్యవనముని అశ్విని దేవతలకిచ్చుటకై సోమరసము చేతితో పట్టుకొనగా దేవేంద్రుడు అడ్డుపడి వారికీయవలదని నివారించెను. అప్పుడు సూర్యపుత్రులగు వీరు సోమపానమునకు ఎట్లు తగరో చెప్పుమని చ్యవను ఇంద్రుని ప్రశ్నించెను. వీరు శంకర జన్మకలవారు కారు. సూర్యునకు తన ధర్మపత్నియందు జన్మించినవారు. ఏ దోషముచే వారు సోమపానమున కర్హులు కారో తెలుపుము. దేవేంద్ర, ఈ విషయము గూర్చి దేవతలతో ఆలోచించుము. నేను వీరిచే సోమము త్రాగింతునని మాట ఇచ్చియున్నాను.